ఏతస్మాదపరం కించిద్ మనఃశుద్ధ్యైన విద్యతే, జన్మాంతరే భవేత్ పుణ్యం తదా భాగవతం లభేత్. ఏతస్మాదపరం కించిదపి మనఃశుద్ధ్యైన విద్యతే ఇది సూతస్య ప్రతిజ్ఞ. జన్మాంతరే భవేత్ పుణ్యం నామ కస్మిన్చిద్ అపరే అపరస్మిన్ జన్మని స్యాత్ నామ పుణ్యం తేనైవ భాగవతం లభేత్ కశ్చిత్ ఇది ద్వాదశ శ్లోకస్య తాత్పర్యం.